అర్జున ఉవాచ. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన, తత్ కిం కర్మణి ఘోరే మా నియోజయసి కేశవ. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే, తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహం ఆప్నుయాం. శ్రీ భగవాన్ ఉవాచ. లోకేస్మిన్ ద్విధ నిష్ట పురా ప్రోక్త మయానఘ, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం, కర్మయోగేన న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే, న చ సన్యసనాథేవ సిద్ధిం సమధిగచ్చతి. న చ సన్యసనాథేవ సిద్ధిం సమధిగచ్చతి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మ కృత్ కార్యతేహవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. కార్యతేహవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః, సర్వః ప్రకృతి జైర్గుణైః. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్, ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. ఇంద్రియార్థాన్ విమూఢాత్మా యస్తు ఇంద్రియాణి మనసా నియమ్యారభతేర్జున, కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే. కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే, అసక్తస్స విశిష్యతే. నియతం కురు కర్మత్వం కర్మజ్జాయో హ్య కర్మణః, శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. శరీరయాత్రాపి చ తే ప్రసిద్ధేద కర్మణః. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః, తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. తదర్థం కర్మ కౌంతేయ సంగ సమాచర, ముక్త సంగ సమాచర. यथा दर्शो स्फूरेणानलेन च धर्मसंस्थापनार्थाय ಸಂಭವಾಮಿ ಯುಗೇ ಯುಗೇ ಸಂಭವಾಮಿ ಯುಗೇ ಯುಗೇ ಜನ್ಮ ಕರ್ಮ ಚ ಮೇ ದಿವ್ಯಂ ಏವಂ ಯೋ ವೇತಿ ತತ್ವತಃ ಜನ್ಮ ಕರ್ಮ ಚ ಮೇ ದಿವ್ಯಂ ಏವಂ ಯೋ ವೇತಿ ತತ್ವತಃ ತ್ಯಕ್ತ್ವಾ ದೇಹಂ ಪುನರ್ಜನ್ಮ ನೈತಿ ಮಾಂ ಏತಿ ಸೋರ್ಜುನ ನೈತಿ ಮಾಂ ಏತಿ ಸೋರ್ಜುನ ವೀತರಾಗ ಭಯ ಕ್ರೋಧ ಮನ್ಮಯಾ ಮಾಮುಪಾಶ್ರಿತಾ ವೀತರಾಗ ಭಯ ಕ್ರೋಧ ಮನ್ಮಯಾ ಮಾಮುಪಾಶ್ರಿತಾ ಬಹವೋ ಜ್ಞಾನ ತಪಸಾ ಪೂತಾ ಮದ್ಭಾವಮಾಗತಾ ಯೇ ಯಥಾ ಮಾಂ ಪ್ರಪದ್ಯಂತೆ ತಾಂ ತಥೈವ ಭಜಾಮ್ಯಹಂ ಮಮ ವರ್ತಮಾನುವರ್ತಂತೆ ಮನುಷ್ಯಾಃ ಪಾರ್ಥ ಸರ್ವಶಃ ಮಮ ವರ್ತಮಾನುವರ್ತಂತೆ ಮನುಷ್ಯಾಃ ಪಾರ್ಥ ಸರ್ವಶಃ ಶ್ರೇಯಾಂ ದ್ರವ್ಯಮಯಾದ್ಯಜ್ಞಾಯ ಜ್ಞಾನಯಜ್ಞಃ ಪರಂತಪ ಶ್ರೇಯಾಂ ದ್ರವ್ಯಮಯಾದ್ಯಜ್ಞಾಯ ಜ್ಞಾನಯಜ್ಞಃ ಪರಂತಪ ಸರ್ವಂ ಕರ್ಮಾಖಿಲಂ ಪಾರ್ಥ ಜ್ಞಾನೇ ಪರಿಸಮಾಪ್ಯತೆ ಸರ್ವಂ ಕರ್ಮಾಖಿಲಂ ಪಾರ್ಥ ಜ್ಞಾನೇ ಪರಿಸಮಾಪ್ಯತೆ ತದ್ವಿದ್ಧಿ ಪ್ರಣಿಪಾತೇನ ಪರಿಪ್ರಶ್ನೇನ ಸೇವಯಾ ತದ್ವಿದ್ಧಿ ಪ್ರಣಿಪಾತೇನ ಉಪದೇಕ್ಷಂತಿ ತೇ ಜ್ಞಾನಂ ಜ್ಞಾನಿನಸ್ತತ್ವದರ್ಶಿನಃ ಉಪದೇಕ್ಷಂತಿ ತೇ ಜ್ಞಾನಂ ಜ್ಞಾನಿನಸ್ತತ್ವದರ್ಶಿನಃ यज्ञात्वान पुनर्मोहम् एवं यास्यसि पांडव यज्ञात्वान पुनर्मोहम् एवं यास्यसि पांडव येन भूतान्यशेषेण द्रक्षस्यात्मन्यथो मयि येन भूतान्यशेषेण द्रक्षस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशं पवित्रम् इह विद्यते न हि ज्ञानेन सदृशं पवित्रम् इह विद्यते तत् स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति तत् स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति श्री भगवान् उवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयस करावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते सन्न्यासः कर्मयोगश्च निःश्रेयस करावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते ज्ञेयस्स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते ज्ञेयस्स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते साङ्ख्ययोगौ पृथग् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम् साङ्ख्ययोगौ पृथग् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम् यत् साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यत् साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति सन्न्यासस्तु महाबाहो दुःखम् आप्तुम् अयोगतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति सन्न्यासस्तु महाबाहो दुःखम् आप्तुम् अयोगतः योगयुक्तो मुनिर्ब्रह्म न चिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन् अपि न लिप्यते सर्वभूतात्मभूतात्मा कुर्वन् अपि न लिप्यते